ఓం ఋషం వాచం వాచం ప్రా ప్రపద్యే పద్యే మనః మనోయజో యజస్సామ సామ ప్రాణం ప్రాణం చక్షుః చక్షుశ్రోత్రం శ్రోత్రం ప్రా ప్రపద్యే పద్యే వాక్ వాగోజా ఓజస్సః సహోజా ఓజో మయి మయి ప్రాణాపానౌ ప్రాణాపానా ఇది ప్రాణాపానౌ యన్మే మే ఛిద్రం ఛిద్రం చక్షుషః చక్షుషో హృదయస్య హృదయస్య మనసః మనసో వాతీతృణం అతీతృణం బృహస్పతి అతీతృణమితి తృణం బృహస్పతి మే మే తద్వధాతు దాత్తి దాతు షన్నాతు భువనస్ భువనస్కయ యస్పతి పతిరితి పదీ భూతిభిక్కయా భూతిభిరిోతి కయా భూత్యా భూత్యాభి అభిప్రా ప్రమందసే మందసే విషన్ విషన్నితి విషన్ కయా స్తోతృభ్యోతృభ్యాధార స్తోతృభ్యైతి స్తోతృభ్యా ఆధార భరేషీభర ఇంద్రో విశ్వస్య విశ్వస్య రాజతి రాజతీతి రాజతి సన్నాహ నో అస్తు అస్తు ద్విపదే ద్విపదే చతుష్పదే ద్విపద ఇది ద్విపదే చతుష్పదై చతుపదే మిత్రో వరుణ వరుణో భవతు భవత్తర్యమా అర్యమేంద్రమా ఇంద్రో బృహస్పతి బృహస్పతిర్విష్ణో విష్ణోరుక్రమ ఉరుక్రమ్యోరుక్రమ పాతపవతా పవతాం తవతు తవతు సూర్యా సూర్యైరి సూర్యా కనిక్రదేవ దేవ పర్జన్యా పర్జన్యో అభి అభివర్షతు పరిషత్తి వర్షతు అహానిశం సంభ్రాగంతు భవంతు నో రాత్రి రాత్రి ప్రతి ప్రతిధీయతాం ధీయతామితి ధీయతాం ఇంద్రాగ్నిభావతాం ఇంద్రాగ్ని ఇంద్రాగ్ని భవతామవోభి అవోభింద్రవరుణ అవోభిరిత్యవాహి ఇంద్రవరుణా రాత హౌమ్యా రాత హవ్యేతి రాత హౌమ్యా ఇంద్రభూషణ వాజసాతో వాజసాత ఇంద్రా సోమా వాజసాతాయి వాజ సాతౌ ఇంద్రా సోమా సుహితాయ సుహితాయసం సంయో యోరితి యో దేవీరవిష్టాయే అభిష్టాయ ఆపాహ ఆపో భవంతు భవంతు పీతయే పీతయైతి పీతయే సంయో యోరభి అభిశ్రావంతు శ్రవంతు నః నయితేనః యోశాంతిః శాంతిరంతరిక్షం అంతరిక్షం పృథివీ పృథివ్యాపాహ ఆపవోషధయః ఓషధయో వనస్పతయః వనస్పతయ ఏవ శాంతిః శాంతిరితి శాంతిః ధృతే జృంహా జృంహా మా మిత్రస్య మిత్రస్య మా చక్షుషా చక్షుషా సర్వాణి సర్వాణి భూతాని భూతాని సన్ సమీక్షంతామితీక్షంతాం మిత్రస్యాహం అహం చక్షుషా చక్షుషా సర్వాణి సర్వాణి భూతాని భూతాని సన్ సమీక్షే ఈక్షితీక్షే మిత్రస్య చక్షుషా చక్షుషా సన్ సమీక్షామహే ఈక్షామహితీక్షామహే జ్యోక్తే తే సంతృషి సందృశి జీవ్యాసం సందృశీతి సం దృశి జీవ్యాసం జ్యోక్ జ్యోక్తే తే సందృశి సందృశి జీవ్యాసం సందృశీతి సం దృశి జీవ్యాసమితి జీవ్యాసం నమస్తే తే అస్తు అస్తు విద్యుతే విద్యుతే అస్తన విప్లవే విద్యుతైతి విద్యుతే ప్రణయిప్లవైతి స్తనయిప్లవే భగవన్నస్తు భగవన్నితి భగవన్ అస్తు యతస్వాహ స్వసమీహసే స్వరితి స్వాహ సమీహసీతి సంతీహతే యతో యతః యతస్సమీహసే సమీహసే తతః సమీహసీతి సంతీహసే తతో నః నో అభయం అభయం కురు కుర్వితి కురు షణ్మాః నః కురు కురు ప్రజాభ్యః ప్రజాభ్యోభయం ప్రజాభ్యైతి ప్రజాభ్యః అభయన్నః నః పశుభ్యః పశుభ్యైతి పశుభ్యః తచ్చక్షుః చక్షురద్దేవహీతం దేవహీతం పురస్తాత్ దేవహీతమితి దేవహీతం పురస్తాత్ శుక్రం శుక్రముచ్చరత్ ఉచ్చరదిత్యుచ్చరత్ పశ్యేమ శరదః శరద శతం శతం జీవేమ జీవేమ శృణూయామ శృణూయామ శరదః శరద శతం శతమితి శతం ఓం ఓం ఆగగే కవే నారీ నారీరసి అసి దేవీ దేవీరద్యావాపృథివీ దేవీ దేవీ ద్యావాపృథివీ మకస్ ద్యావాపృథివీ ద్యావాపృథివీ మకస్ వామద్య అద్య శిరా శిరోరాధ్యాసం రాధ్యాసం దేవయజనే దేవయజనే పృథివ్యా దేవయజన ఇది దేవ యజనే పృథివ్యా మఖాయ మఖాయ మఖస్ మఖస్ శీరష్ణే శీరష్ణే దేవ్యా దేవ్యో వంగ్రియ వంగ్రియో భూతస్ ప్రథమజా ప్రథమజా మఖస్ ప్రథమజా ఇది ప్రథమ ముఖస్ వహ పహీయతి ఇయత్యగ్రే అగ్రహ ఆసీ ఆసీర్మఖస్ మఖస్ తే ఇంద్రస్ ఇంద్రస్ ఊజా ఓజస్థ సమఖస్ ముఖస్ వహ పైదీవ పైతో ఏ బ్రహ్మాణ బ్రహ్మానస్పతి పతి ప్రదేవీ దేవేతో ఏతు సోనృత సోనృతేతి సోనృత అచ్చా వీరం వీరన్నర్యం నర్యం పంక్తిరాధసం పంక్తిరాధసం దేవా పంక్తిరాధసమితి పంక్తి రాధసం దేవాయజ్ఞం యజ్ఞం నయంతో నయంతు నః నయితేన మఖస్ శిరాః శిరోసి అసి మఖస్ మఖస్ శిరాః శిరోసి అస్య అశ్వస్య విష్ణాః విష్ణః శక్నా శక్నా ధూపయామి ధూపయామి దేవయజనే దేవయజనే పృథివ్యాః దేవయజన ఇతి దేవ యజనే పృథివ్యా అశ్వస్య అశ్వస్య విష్ణాః విష్ణః శక్నా శక్నా ధూపయామి ధూపయామి దేవయజనే దేవయజనే పృథివ్యాః దేవయజన ఇతి దేవ యజనే పృథివ్యా ఋజవే ఋజవే సాధవే సాధవే సుక్షిత్యై సుక్షిత్యై సుక్షిత్యామితి సుక్షిత్యై తేజిత్వా యమాయ మఖాయ మఖాయ సూర్యస్య సూర్యస్య త్వా త్వా తపసే తపసే దేవః దేవస్త్వా సవిత సవిత మధ్వా మధ్వానక్తు అనక్తు పృథివ్యాః పృథివ్యా సగ్గస్పృశాః సగ్గస్పృశస్వాహి సగ్గస్పృశయితే సంస్పృశాః పాహ్యక్తిః అచ్చి శ్రోతిః శ్రోతిస్తపాః తపోసి అస్యనాధిష్టా అనాధిష్టా పురస్తాత్ పురస్తాదగ్నేః అగ్నేరాధిపత్యే ఆధిపత్య ఆయుః ఆధిపత్య ఇత్యాధిపత్యే ఆయుర్మే మేధా పుత్రవతి పుత్రవతి దక్షిణతః పుత్రవతీతి పుత్ర ప్రతీ దక్షిణత ఇంద్రస్ ఇంద్రస్యాధిపత్యే ఆధిపత్యే ప్రజా ఆధిపత్యాధిపత్యే ప్రజా మే ప్రజామితి ప్రజాదా సుషదా పశ్చాత్ సుషదేతి సుషదా పశ్చాద్దేవస్ సవితు సవితురాధిపత్యే ఆధిపత్యే చక్షుః ఆధిపత్యైత్యాధిపత్యే చక్షుర్మే మేధా ఆశ్రుతిః ఆశ్రుతిరుత్తరతః ఆశ్రుతిరిత్యా శ్రుతిః ఉత్తరతో ధాతుః ధాతురాధిపత్యే ఆధిపత్యే రాయః ఆధిపత్యైత్యాధిపత్యే రాజస్కోషం కోషం మే మేధా విధృతి విధృతిరుపరిష్టాత్ విధృతిరితి విధృతి ఉపరిష్టాద్బృహస్పతే బృహస్పతేరాధిపత్యే ఆధిపత్యవోజా ఆధిపత్యైత్యాధిపత్యే ఓజో మే మేధా విశ్వాభ్య విశ్వాభ్యో మానాష్ట్రాభ్య నాష్ట్రాభ్యస్వామి పాహి మనో మనోరశ్వా అశ్వాసి అసి స్వాహా స్వాహా మరుద్భి మరుద్భి పరి మరుద్భి మరుద్భి పరిశ్రీయస్వ శ్రీయస్వ దివ దివ సగ్గస్పృశా సగ్గస్పృశస్వాహి సగ్గస్పృశం స్పృశా పాహి మధు మధు మధు మధ్య మధు గర్భో దేవానా పతీనా పతి పతి ప్రజానా ప్రజానామితి ప్రజానా సందేవ దేవో దేవేనా దేవేన సవిత్ర సవిత్రగత గతసం సాం సూవర్యేణ సూవర్యేణ రోచతే రోచత ఇది రోచతే సమగ్ని అగ్నిరగ్నినా అగ్నినాగత రతసం సందైవేన దైవేన సవిత్ర సవిత్రాసం సాం సూర్యేణ సూర్యేణ రోచిష్ట అరోచిష్టేత్యరోచిష్ట స్వాహాసం సమగ్ని అగ్నిస్తపస తపసాగత గతసం సందయ్యేన దైవ్యేన సవిత్ర సవిత్రాసం సాం సూవర్యేణ సూర్యేణారోరుచత అరోరుచతేత్యరోరుచత ధత్తా దివ దివోమి విభాతి భాతి తపస తపస పృథివ్యాం పృథివ్యాం ధత్తా ధత్తా దేవ దేవో దేవానాం దేవానామమత్య అమత్యస్తపోజా రోజా ఇతి తప వాచమస్మే అస్మే అస్మేస్మే నియచ్చేవాయువం దేవయువమితి దేవయువం అవశ్యం గోపా గోపామనీపద్యమానం అనీపద్యమానమాచ అనీపద్యమానమిని పద్యమానం ఆచ చపరా పరాచ చపతి పతిభిశ్చరంతం పతిభిరితి పతిభిః చరంతమితి చరంతం ససద్వీజీ సద్వీజీ సహ సవిషోజీ విషోజీర్వసాన వసాన ఆవరీవర్తి ఆవరీవర్తి వరీవర్తి భువనేషు భువనేష్ంత అంతరిత్యంత విశ్వాసాం భువాం భువాం పతే పతే విశ్వస్య విశ్వస్య మనస మనసస్పతే పదే విశ్వస్య విశ్వస్య వచస వచసస్పతే పదే సర్వస్య సర్వస్య వచస వచసస్పతే పత ఇతి పదే దేవశ్రుత్వం దేవశ్రుతి దేవశ్రుతే త్వం దేవ దేవధర్మ ధర్మదేవ దేవో దేవాన్ దేవాన్ పాహి పాహ్యత్ర అత్ర ప్రావీ ప్రావీరను ప్రావీరితి ప్రా అవీ మనోవా దేవీతయీతయతి దేవీతయే మధుమాధీభ్యాం మాధీభ్యాం మధు మధుమాధూజీభ్యాం మాధూజీభ్యామిది మాధూజీభ్యాం దేహి పితా పితానాః నోసి అసి పితా పితానాః నో బోధి బోధి నమః నమస్తే తే అస్తు అస్తు మా హీంసీ హీంసీరితి హీంసీ త్వష్ట్రీమంతస్వాష్ట్రీమంతైష్ట్రీమంత వాసపేమ సపేమ పుత్రాన్ పుత్రాన్ పశూన్ పశూన్మయీ మయీ ధేహి రేష్యరిష్టా అరిష్టాహం అహాం సహపత్యా సహపత్యా భూయాసం సహపత్యేతి సహ పత్యా భూయాసమితి భూయాసం అహః కేతునాః అహరిత్యహాః కేతునాదిశతాం దిశతాగ్నిసుజ్యోతీః సుజ్యోతిర్జ్యోతిషా సుజ్యోతిరిషు జ్యోతీః జ్యోతిషా స్వాహాః స్వాహేతి స్వాహాః రాత్రికేతునాః కేతునాదిశతాం దిశతాగ్నిసుజ్యోతీః సుజ్యోతిర్జ్యోతిషా సుజ్యోతిరిషు జ్యోతీః జ్యోతిషా స్వాహాః స్వాహేతి స్వాహాః ఓం ఆదరే తదేరిత్యై అదిత్యైరాస్నా రాస్నాసి అసీలే ఇలయేహి ఏహి ఇష్యదీతే అదీతే సరస్వతి సరస్వత్యసౌ అసావేహి ఏహి ఇష్యసౌ అసావేహి ఏహి ఇష్యదిత్యై అదిత్యైరాస్నా రాస్నాసి అసీంద్రాణ్యాః ఇంద్రాణ్యా ఉష్ణీషాః ఉష్ణీష పూషా పూషాసి అసి ఘర్మాయ ఘర్మాయ దీర్ష్ దీర్ష్వాస్మిభ్యాం అశ్విభ్యాం బింబస్వ అశ్విభ్యామిత్యశ్విభ్యాం బింబస్వ సరస్వతి సరస్వత్యా ఇంద్రాయ ఇంద్రాయ బింబస్వ బింబస్వ స్వాహా స్వాహేంద్రవత్ ఇంద్రవత్ స్వాహా ఇంద్రవదితీంద్రవత్ స్వాహేంద్రవత్ ఇంద్రవదితీంద్రవత్ యస్తే తే స్తనః స్తనశ్చ శయః శశయో యః యో మయో భూ మయో భూర్యః మయో భూరిది మయః భూ యో రత్నధా రత్నధావసువిత్ రత్నధా ఇతి రత్నధాః పశువిద్యః పశువిదితి వసువిత్ యస్సు దత్రాః సుదత్ర ఇతి సుదత్రాః ఏన విశ్వాః విశ్వా పుష్యసి పుష్యసి వార్యాణి ఆర్యాణి సరస్వతి సరస్వతి తమ్ తమిహ ఇహ ధాతవే ధాతవేకః అకరిత్యాగః గాయత్రం ఛందాః ఛందోసి అసిత్రైష్టోభం త్రైష్టోభం ద్యావా పృథివీభ్యాం త్రైస్తోభమితి త్రైస్తోభం ద్యావా పృథివీభ్యాం త్వా పరీ పరీ గృహ్ణామి గృహ్ణామ్యంతరిక్షేణ అంతరిక్షేణోప ఉపయచ్చామి యచ్చామీంద్ర ఇంద్రాశ్వినా అశ్వినా మధూనః మధూన సారగస్య సారగస్య ఘర్మం ఘర్మం పానాత పాతవసవః వసవో యజత యజత వాట్ వాట్ స్వాహా స్వాహా సూర్యస్య సూర్యస్య రశ్మయే రశ్మయే వృష్టివనాయే వృష్టివనాయితి వృష్టి వనాయే సముద్రాయ వాతాయ పాతాయ స్వాహా స్వాహా శరీరాయ శరీరాయ అనాధిష్యాయ అనాధిష్యాయ ప్రతిధిష్యాయ అప్రతిదృశ్యాయాశ్యవే అప్రతిదృశ్యాయేత్యప్రతిదృశ్యాయ అవశ్యవేమిదాయ అసిమిదాయ సవిత్రే సవిత్రర్భుమతే విభుమతే విభుమతే విభుమతైత్యర్భుమతే విభుమతే వాజవతే విభుమతైతి విభుమతే వాజవతే బృహస్పతయే వాజవతైతి వాజపతే బృహస్పతయే విశ్వదేవం వ్యావతే విశ్వదేవం వ్యవతైతి విశ్వదేవం వ్యాపతే యమాయాం గీరస్పతే అంగీరస్పతే పితృమతే పితృమతే స్వాహా పితృమతైతి పితృమతే స్వాహేతి స్వాహా స్వాహా ధర్మాయ ధర్మాయ ధర్మ ధర్మ పిత్రే పిత్రైతి పిత్రే విశ్వా ఆశా ఆశా దక్షిణసత్ దక్షిణసత్సర్వాన్ దక్షిణసదితి దక్షిణ సత్ సర్వాన్ దేవాన్ దేవానయాగ్ అయామిహ స్వాహాకృతస్య ధర్మస్య మధో మధో పిబతం పిబతమశ్వినా అశ్వినా దివి దివిధాయిమం ఇమయ్యజ్ఞం యజ్ఞమిమం ఇమయ్యజ్ఞం యజ్ఞం దివి దివిధా స్వాహా స్వాహాగ్నయే అగ్నయే యజ్ఞియాయ యజ్ఞియాయసం యజుభ్రయజుభ్రోచ్వీనాయుజుభ్రయజోభ్రశ్వీనా ధర్మం ధర్మం పాతం పాతాహాద్వానం ఆద్వానమహ అహద్దివాభీ దివాభీరూతిభ ఊతిభిస్తంత్రాయిణే ఊతిభిరిత్యూతిభీ తంత్రాయిణే నమః నమోద్యావాక్షిభ్యాపాతామశ్వినా అశ్వినా ధర్మం ధర్మమను అనుద్యావాక్షివీ ద్యావాక్షివీ అమాంసాతాక్షివీ ద్యావాక్షివీ అమాంసామి ఇకైవాతయస్సంతుషే ఇషే బింబస్వ బింబస్వోర్జే ఓర్జే బ్రహ్మణే బ్రహ్మణే క్షత్రాయ క్షత్రాయ ద్యావాభ్యాం బింబస్వ బింబస్వ ధర్మా ధర్మాసి అసి ధర్మాణేని ధర్మేపి ధర్మ అమేణ్యస్మే అస్మే నృమ్ణాని అపన్వేస్మే నృమ్ణాని ధారయ ధారయ బ్రహ్మ బ్రహ్మక్షత్రం క్షత్రం విషం విషం ధారయ ధారయేతి ధారయ స్వాహా పూష్ణే పూష్ణే సరసే సరసే గ్రావభ్య గ్రావభ్య ప్రతిరవేభ్య గ్రావభ్యై గ్రావభ్య ప్రతిరవేభ్య పితృభ్య ప్రతిరవేభ్యై ప్రతిరవేభ్య పితృభ్య ఊర్ధ్వవర్హిభ్య పితృభ్యై పితృభ్య ఊర్ధ్వవర్హిభ్యో బ్రహ్మపావభ్య ఊర్ధ్వవర్హిభ్యైర్ధ్వవర్హిభ్య బ్రహ్మపావభ్యోద్యావాజీభ్య ఘన్మపావభ్యై ఘన్మపావ్యవాభ్రాం విశ్వేభ్యో దేవేభ్యో రుద్రాయ రుద్రాయ రుద్రహూతయే స్వాహా రుద్రహూతయే రుద్రహూతయే స్వాహా మధు మధుహుతం హుతమింద్రతమే ఇంద్రతమే అగ్నౌ ఇంద్రతమైతి ఇంద్రతమే అగ్న అశ్యామ అశ్యామ దేవధర్మా ధర్మ నమః నమస్తే తే అస్తు అస్తు మాహీంసీరిహీంసీ అభీమం ఇమం మహిమా మహిమాదివం విప్రా విప్రో బూవ బూవ సప్రధానా సప్రధాని ప్రధానా ఉత శ్రవసా పృథివీ పృథివీ రోచస్వ రోచస్వేతి రోచస్వ యాతే ధర్మా ధర్మ దివ్యా దివ్యా సుక్ సుగ్యా యాగాయత్ర్యా విద్ధానే అవిద్ధానే సా అవిద్ధానయితి హవి గానే సా తే ఆప్యాహయత ఆప్యాహయత్యాయతాయతాయతాం తస్యై తే స్వాహ స్వాహాంతరిక్షే అంతరిక్షే తిష్టుభ్యాగ్నేద్రే స్థుభీతిభి ఆగ్నేద్రే పృథివ్యా పృథివ్యాం జగత్యా జగత్యాగ్నే సదస్యాక్షత్రస్య పరస్పాయ బ్రహ్మాణ పరస్పాయేది పరస్పాయ బ్రహ్మాణ తన్వం తన్వం పాహి పాహీషాహర్మాణ ధర్మాణ భయం భయమను అనుగ్రామా రామామ సువితాయ సువితాయ నవ్యాసే నవ్యాసే చతుర్వ్యాసే చతుశ్రక్తి చతుః శక్తి సప్రథాయితి స ప్రధానా సనా విశ్వాయో విశ్వాయుస్సర్వాయో విశ్వాయురితి విశ్వ ఆయు సర్వాయుస్సప్రధానా సర్వాయురితి సర్వ ఆయు సప్రథా అప సప్రథాయితి స ప్రధానా అపద్వేషా ద్వేషో అప అపహ్వరా పరో అన్యవ్రాతస్య అన్యవ్రాతస్య పశ్చిమ అన్యవ్రాతస్యేత్యన్యవ్రాతస్య పశ్చిమ కర్మ కర్మైతే తే పురీషం పురీషం తేన తేనేదితేన అచిక్రదృషా వృషా హరి హరిర్మహాన్ మహాన్ మిత్ర మిత్రో నర్శత దర్శత ఇది దర్శత సాం సూర్యేణ సూర్యేణ విద్యుత విద్యుతరుదధి ఉదధిర్నిధి ఉదధిరిత్యోదధి నిధిరితి నిధి యావతీర్యావృథివీ యావతీవతీ యావృథివీ యావత్ ద్యావృథివీ ఇది ద్యావృథివీ యావచ్చ సప్త సప్త సింధావ సింధావో వితస్థిరే ఇతస్థిరే తావంతం ఇతస్థిర ఇతస్థిరే తావంతమింద్ర ఇంద్రతే గ్రహం గ్రహమూర్జా ఊవర్జా గృహ్ణామి గృహ్ణామ్యక్షీతం అక్షీతం మయి మయి గృహ్ణామి గృహ్ణామ్యక్షీతం అక్షీతం మయి మయిత్యతేంద్రియం ఇంద్రియం బృహత్ బృహం మయి మయి రక్షా రక్షో మయి మయి క్రతో క్రతద్ధర్మ ధర్మస్త్రిషుక్ త్రిషుగ్వీ విరాజి త్రిషుక్ విరాజతి రాజతి విరాజా విరాజా జ్యోతిషా విరాజేతి విరాజా జ్యోతిషా సహ సహ బ్రహ్మణ బ్రహ్మణ తేజస తేజస సహ సహ పయస పయసో రేతా రేత ఆభేతం ఆభేతం తస్య ఆభేతమిత్యాభేతం తస్య దోహం దోహమసీమహి అసీమహ్యుత్తరాముత్తరా ఉత్తరాముత్తరాగ్నేసమాం ఉత్తరాముత్తరామిత్యుత్తరా ఉత్తరా సమామితి సమాం త్రిషస్ సంవృగే సంవృగ్రత్వే సంవృగితి సంవృగే దక్షస్య దక్షస్య తే సుషుమ్నస్య సుషుమ్నస్య తే సుషుమ్నస్యేతి సుషుమ్నస్య తే సుషుమ్నా సుషుమ్నాగ్నిహుత సుషుమ్నేతి సుషుమ్నా అగ్నిహుతీత అగ్నిహుత ఇత్యగ్ని ఇంద్రవీతస్య ప్రజాపతిభక్షితస్య ఇంద్రవీతస్యేదీంద్రవీతస్య ప్రజాపతిభక్షితస్య మధుమతః ప్రజాపతిభక్షితస్యేతి ప్రజాపతిభక్షితస్య మధుమత ఉపాహూతః మధుమత ఇది మధుమతః ఉపాహూత ఉపాహూతస్య ఉపాహూత ఇత్యుపాహూతః ఉపాహూతస్య భక్షయామి ఉపాహూతస్యేత్యుపాహూతస్య భక్షయామీతి భక్షయామి. ఓం స్వాహ ప్రాణేభ్యః ప్రాణేభ్యస్తాధీపతికేభ్యః సాధీపతికేభ్య పృథివ్యై సాధీపతికేభ్యైతి సాధీపతికేభ్యః పృథివ్యా అగ్నయే అగ్నయేంతరిక్షాయ అంతరిక్షాయ వాయవే వాయవే దివే దివే సూర్యాయ సూర్యాయ దిగ్భ్యః దిగ్భ్యశ్చంద్రాయ దిగ్భ్యైతి దిగ్భ్యః చంద్రాయ నక్షత్రేభ్యః నక్షత్రేభ్యోభ్యః అభ్యో వరుణాయ అభ్యేత్యతేభ్యః వరుణాయ నాభ్యై నాభ్యై భూతాయ భూతాయేతి భూతాయ వాచే ప్రాణాయ ప్రాణాయ చక్షుషే చక్షుషే శ్రోత్రాయ శ్రోత్రాయ మనసః మనసః కామం కామమాపూహూతిం ఆపూహూతిం వాచః వాచోహూతి విద్యా ఓహూతిం వాచః సత్యం సత్యమాశీయ అశీయ పశూనాం పశూనాగ్నే రూపం రూపమన్నస్య అన్నస్య రసాః ప్రసోయసాః యశస్వీః శ్రీశ్రయతాం శ్రయతాం మయి మయి స్వాహా స్వాహేతి స్వాహా ప్రజాపతి సంభ్రియమాణః ప్రజాపతిరితి ప్రజాపతిః సంభ్రియమాణ సమ్రాట్ సంభ్రియమాణ ఇతి సంభ్రియమాణః సమ్రాట్ సంభ్రేతః సమ్రాలితి సమ్రాట్ సంభ్రేతో వైష్ణదేవః సంభ్రేత ఇతి సంభ్రేతః వైష్ణదేవః సాంసన్నః వైష్ణదేవ ఇతి వైష్ణదేవః సాంసన్నో జన్మ సాంసన్న ఇతి సంసన్నః కర్మ ప్రవృత్తః ప్రవృత్తస్తేజః ప్రవృత్త ఇతి ప్రవృత్తః తేజ ఉద్యాతః ఉద్యాతః ఆశ్వినః ఉద్యాత ఇత్యుద్యాతః ఆశ్వినః పయసి పయస్యానీయమానే ఆనీయమానే పూషా ఆనీయమాన ఇత్యానీయమానే పూషా విష్యందమానే విష్యందమానే మారుతః విష్యందమాన ఇతి విష్యందమానే మారుతత్వసన్ వసన్ మైత్రః మైత్రస్తరసి శరధినంతాయ్యమానే సంతాయ్యమానే వాయవ్యాః సంతాయ్యమాన ఇతి సంతాయ్యమానే వాయవ్యోః క్రియమాణః క్రియమాణాగ్నేయః ఆగ్నేయో భూయమానః భూయమానో వాక్ వాద్భుతః హుత ఇతి హుతః సవితా ప్రథమే ప్రథమేహం అహన్నగ్నిః అగ్నిద్వితీయే ద్వితీయే వాయుః వాయుస్తృతీయే తృతీయ ఆదిత్యః ఆదిత్యశ్చ చతుర్థే చతుర్థే చంద్రమాః చంద్రమాః పంచమే పంచమ ఋతుః ఋతుషష్ఠే షష్ఠే మరుతాః మరుతః సప్తమే సప్తమే బృహస్పతిః బృహస్పతిరష్టమే అష్టమే మిత్రః మిత్రో నవమే నవమే వరుణః వరుణో దశమే దశమ ఇంద్రాః ఇంద్రాయ ఏకాదశే ఏకాదశే విశ్వే విశ్వే దేవాః దేవా ద్వాదశే ద్వాదశ ఇతి ద్వాదశే ఉగ్రశ్చ చ భీమః భీమో ద్వాంతాః ద్వాంతో ధునీః ధునిః సహ్వాన్ సహ్వానభియువ్వా ససహ్వానితి ససహ్వాన్ అభియువ్వా చ అభియువ్వేత్యభి యుగ్వా చ వీక్షిపా వీక్షిపస్వాహా వీక్షిపైతే క్షిపా స్వాహేతి స్వాహా అగ్నే హృదయేన హృదయేనాశనీ అశనీయం హృదయాగ్రేణ పశుపతి హృదయాగ్రేణే హృదయ అగ్రేణ పశుపతి కృష్ణహృదయేన పశుపతిమితి పశుపతి కృష్ణహృదయేన భవం కృష్ణహృదయేనేతి కృష్ణహృదయేన భవం యజ్ఞా సర్వం మతస్నాభ్యాం మతస్నాభ్యామీశానం ఈశానం మన్యునా మహాదేవం అంతఃపరిశవ్యేన మహాదేవమితి మహాదేవం అంతఃపరిశవ్యేనోగ్రం అంతఃపరిశవ్యేనేత్యంతః పరిశవ్యేన ఉగ్రం దేవం దేవం వరనిష్ఠునా పనిష్ఠునా వసిష్ఠహనుః వసిష్ఠహను సింగేని వసిష్ఠహనురితి వసిష్ఠహనుః సింగేని కోశ్యాభ్యాం కోశ్యాభ్యామిది కోశ్యాభ్యాం ఉగ్రం లోహితేన లోహితేన మిత్రం మిత్రాం సౌరత్యేన సౌరత్యేన రుద్రం రుద్రం దౌర్వత్యేన దౌర్వత్యేనేంద్రం దౌర్వత్యేనేతి దౌః ప్రత్యేన ఇంద్రం ప్రక్రీలేన ప్రక్రీలేన మరుతాః ప్రక్రీలేనేతి ప్రక్రీలేన మరుతో బలేన బలేన సాధ్యాన్ సాధ్యాం ప్రముదాః ప్రముదాః భవస్య ప్రముదేతి ప్రముదాః భవస్య కంఠ్యం కంఠ్యాం రుద్రస్య రుద్రస్యాంతఃపార్శ్వం అంతఃపార్శ్వం మహాదేవస్య అంతఃపార్శ్వమిత్యంతః పార్శ్వం మహాదేవస్య యగ్రేద్ మహాదేవస్యేతి మహాదేవస్య యగత్సర్వస్య సర్వస్యావనిష్ఠుః అనిష్ఠుః పాశుపతేః పశుపతేః పురీతత్ పశుపతేరితి పశుపతేః పురీతతి లోమభ్య స్వాహా లోమభ్యైతి లోమభ్యః స్వాహా త్వచే త్వచే లోహితాయ లోహితాయ మేధసే మాగ్నిసేభ్యః మాగ్నిసేభ్యః స్నావభ్యః స్నావభ్యోస్థభ్యః స్నావభ్యైతి స్నావభ్యః అస్థభ్యో మజ్జభ్యః అస్థభ్యైత్యస్థభ్యః మజ్జభ్యో రేతసే మజ్జభ్యైతి మజ్జభ్యః రేతసే పాయవే పాయవైతి పాయవే ఆయాసాయ ప్రాయాసాయ ప్రాయాసాయ సంయాసాయ ప్రయాసాయేతి ప్రయాసాయ సంయాసాయ వియాసాయ సంయాసాయేతి సంయాసాయ వియాసాయోద్యాసాయ వియాసాయేతి వియాసాయ ఉద్యాసాయ శుచే ఉద్యాసాయేత్యుత్ యాసాయ శుచే శోచతే శోచతే శోకాయ శోకాయ తపసే తపసే తప్యమానాయ తప్యమానాయ తప్తాయ తప్తాయ నిష్కృత్యై నిష్కృత్యై ప్రాయశ్చిత్యై నిష్కృత్యాయితి నిష్కృత్యై ప్రాయశ్చిత్యై భేషజాయ భేషజాయేతి భేషజాయ యమాయాంతకాయ అంతకాయ మృత్యవే మృత్యవే బ్రహ్మహత్యాయై బ్రహ్మహత్యాయై విశ్వేభ్యః బ్రహ్మహత్యాయాయితి బ్రహ్మ హత్యాయై విశ్వేభ్యో దేవేభ్యః దేవేభ్యోద్యావాః పృథివీభ్యాం ద్యావాః పృథివీభ్యాభ్యస్వాహా స్వాహేతి స్వాహా.